ಸಾಮಜವರ ಗಮನ ಸಾಮಜವರ ಗಮನ ಸಾಮಜವರ ಗಮನ ಸಾಮಜವರ ಗಮನ ಸಾಧು ಸಾಮಜವರ ಗಮನ ಸಾಧು ಸಾಮಜವರ ಸಾಧು ಸಾಧು ಸಾಮಜವರ ಸಾಧು ಸಾಧು ಸಾರ ಸಾಧ್ಯ ಬಾಲಕ ಅತೀತ ವಿಖ್ಯಾತ ಸ್ವರ ರಾವ್ಯ ಕಾಲ ಅತೀತ ವಿಖ್ಯಾತ ಸಾಧು ಸ್ವರ ರಾವ್ಯ ಕಾಲ ಅತೀತ ವಿಖ್ಯಾತ ಸಾಧು ಸ್ವರ ರಾವ್ಯ ಅತೀತ ವಿಖ್ಯಾತ ಅಮಜವ ಸಾರ ಯಾದವ ಕುಲ ಮುರಳಿ యాదవ కుల మురళి, యాదవ కుల మురళి గాన వినోద మోగన త్యాగరాజవందరి. యాదవ కుల మురళి గాన యాదవ కుల మురళి గాన వినోద మోగన త్యాగరాజవందరి. సాధు సర రాజబాలక అతీత విఖ్యాత సమజవ, సగబదని సని దమ్మ గమరాని దదని దదని దదని మణిదాని దామ. గమదని గమదని గమరాని మణిధరా మణిధరా మణిదాని దామజవర. దదని నిధర నిధర నిరమదని నిరమణిదని మద మమదగ మదగ What?